భౌతిక శాస్త్రం ఎలా మారింది పుస్తకం 4వ భాగం. తరువాత ఒకేసారి రెండు దిశలలో జరిగే సంయుక్త గతిని పరిశీలించాడు. ఇలా గెలీలియో సాపేక్షతావాదం పుట్టింది. మొట్టమొదటి ఖగోళ దూరదర్శిని తయారు చేసి గెలీలియో దానిని అనంతాకాశం మీదకి ఎక్కుపెట్టాడు. దీనితో చర్చికి సహనం చచ్చింది. గెలీలియోకి ఏకాంతవాసం విధించారు. తన సిద్ధాంతాలని ఉపసంహరించుకునేట్టు చేశారు. జగతికి సూర్యుడు కేంద్రం అన్న నా తప్పుడు అభిప్రాయానికి నీడొదులుతున్నాను. ఇది గెలీలియో మాట. వైజ్ఞానిక శిరోమణి గెలీలియో గెలీలీ చివరికి అలసి అంధుడై 1642లో చనిపోయాడు. యంత్రశాస్త్రం ఆ విధంగా ముందుకు దూసుకుపోతుంటే అయస్కాంత శాస్త్రం కాంతి శాస్త్రం నత్తనడక నడుస్తున్నాయి. ప్రాచీన కాలంలో 2500 క్రీస్తుపూర్వం చైనాలో గనుల్లో పనిచేసే వారికి కూడా సహజ అయస్కాంతాల గురించి తెలుసు. అయస్కాంతాలని మార్మిక శాస్త్రాలతో ముడిపెట్టేవారు. అయస్కాంతాల దిక్సూచిక లక్షణాన్ని ఎవరు గమనించారో తెలియదు. కానీ ఇంచుమించు క్రీస్తుపూర్వం 900 నుండి కూడా సముద్రయానంలో అయస్కాంత దిక్సూచీలను వాడేవారు. చాలామందికి అయస్కాంత శక్తి ప్రభావం ఓ మహత్యంలా అనిపించేది. మొట్టమొదట అయస్కాంతాలతో పెరిగ్రెనిన్ అనే ఓ ఫ్రెంచి ఇంజనీరు ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనుక్కున్నాడు. అయస్కాంతపు ధ్రువాలు మారవు, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతాన్ని కోసి ధ్రువాలని వేరు చేయలేము. అయితే ఈ దిక్సూచిక ప్రవర్తనకి అతడు ఇచ్చిన వివరణ తప్పు. అయస్కాంతాలు ఆకాశ వృత్తంలోని ధ్రువాన్ని సూచిస్తున్నాయి అని తర్వాత విలియం గిల్బర్ట్ వచ్చిన దాకా ఆ భావనలో మార్పు లేదు. అయస్కాంతపు దిక్సూచిని నిలువుగా కూడా కదలనిస్తే భూమి వైపుకి కొద్దిగా పతనం చెందుతుందని ఇతడు కనుక్కున్నాడు. అయస్కాంత దిక్సూచిని గోళాకార అయస్కాంతం దగ్గర పెట్టినప్పుడు అలాంటి పతనమే జరిగింది. దీంతో గిల్బర్ట్కి భూమి ఓ పెద్ద గోళాకార అయస్కాంతం కావచ్చని స్ఫురించింది. సీమగుగ్గిలాన్ని రుద్దితే చిన్న ఎండుగడ్డి ముక్కల్ని ఆకర్షిస్తుందన్న విషయం గ్రీకుల కాలం నుండి తెలుసు. ఇదే పరిణతి ఎన్నో పదార్థాలలో కలుగుతుందని కనుక్కున్నాడు గిల్బర్ట్. వాటన్నిటికీ ఉమ్మడిగా ఎలక్ట్రిక్స్ అని పేరు పెట్టాడు. భౌతిక శాస్త్రంలో అభివృద్ధి చెందిన మరో విభాగం కాంతి శాస్త్రం. ఆల్ హాబెన్ ఇతని కాలం క్రీస్తుశకం 965 నుంచి 1139 వరకు. ఇతడు ఎన్నో విషయాలు కనుగొన్నాడు. ఆల్ హాగెన్ పిచ్చివాడిలా నటిస్తూ రహస్యంగా తన ప్రయోగాలను చేసుకునేవాడు. సూది బెజ్జం కెమెరాను కూడా ఇతడే తయారు చేశాడు. వస్తువుల నుండి వికిరణం చెందిన కాంతి వలన మనం చూడగలుగుతాం. కళ్ళు కాంతిని వెలువరించవు. ఆల్ హాజెన్ కాంతి పరావర్తన వక్రీభవనాల గురించి తెలుసుకున్నాడు కానీ దూరదర్శిని తయారు చేయలేదు.